27 ఏకభక్తిమదర్చిత సం భా ఏకభక్తిమదర్చిత ఏకస్మి న భేదే జీన బ్రహ్మణోహ భక్తిహ భజనీత్వబుద్ధి తత్సరిజ్ఞాస ఏషాం సంతి దైరచ్యుత పూజిత ఇత్యేతదుపలక్షణం స్తుతాధ్యాత నమస్కృతే నేనమాదినాం దస్మనసాధ్యాయతి తద్వాచ నదతి తత్కర్మణ కరోతి ఇతి శ్రుతేః మానసిక వ్యాపారపూర్వకాని హి ఇతరేంద్రియ కర్మాణి భవంతి త్యభిప్రాయః అథవా అస్మిన్ సంసార మండలే తత్స్వరూప సరిజ్ఞాతరః ఏకేచన శేషాం భజనీయత్వాధ్యవసాయో భక్తి తదేక ప్రసన్నతా సగుణ బ్రహ్మ విషయ అష్టవిధ శ్రీశేక భక్తి మద్భిరచిత అంతర్యగ బహిర్యగ మహాయగ ప్రకారసి పూజిత ఇత్యర్థః ఓం ఏకభక్తిమదర్చితాయై నమః ఆం వి జీనబ్రహ్మల యొక్క అభేద స్వరూపమునందు భజనీయత్వ బుద్ధి తత్సంబంధమైన జిజ్ఞాస కలవారిచేత అర్చింపబడున్నది పూజింపబడున్నది ఇది స్తోత్రము చేయబడున్నది ధ్యానింపబడున్నది నమస్కరింపబడునది మొదలగువాని కుపలక్షణము యన్మనసాధ్యాయతి ఆ మనస్సు చేనాలోచించు విషయమును వాక్కుతో పలుకుచున్నాడు దానినే కర్మరూపమున చేయుచున్నాడు అనుశ్రుతి వలన మానసిక వ్యాపారపూర్వకము గనే ఇతరేంద్రియ కర్మలు జరుగుచున్ననని తెలియచున్నది లలితా త్రిశతి భాష్య తత్స్వరూప అథవా ఈ సంసార చక్రమునందు పరిజ్ఞానము గలయ్యే కొలది మందికి మాత్రమే భజనీయ సత్వ ప్రయత్నము తదేక ప్రవణత్వము సగుణ బ్రహ్మ విషేకమునైన భక్తి 8 విధములుగనుండును తదేక ప్రవణమైన భక్తి గలవారిచేత అంతర్యాగ బహిర్యాగ మహాయాగ ప్రకారములతో అర్చింపబడునది పూజింపబడునదిగాన ఆ లలితాపరాభట్టారిక ఏసభక్తిమదర్చిత ఎను నామముచే స్తవనీయ ఎగుచున్నదని భానము.